సంత్వాసించామి సించామీరుషా ఇరుషా ప్రజా ప్రజామాయు ప్రజామితి ప్రాజా ఆయుర్ధనం ధనం చేతి బృహస్పతి ప్రసూతో యజమాన బృహస్పతి ప్రసూత ఇది బృహస్పతి ప్రసూత యజమాన ఇహ ఇహ మాషత్ దిశదితి విశత్ ఆజ్యమసి అసి సత్యం సత్యమసి అసి సత్య సత్యాధ్యక్షం అధ్యక్షమసి అధ్యక్షమిత్యధి అక్షం అసి హవి హవిరసి అసి వైశ్వానరం వైశ్వానరం వైశ్వదేవం వైశ్వదేవముత్పూతసూక్ష్మం వైశ్వదేవమితి వైశ్వదేవం ఉత్పూతసూక్ష్మకం సత్యౌజాః ఉత్పూతసూక్ష్మమిత్యుత్పూతసూక్ష్మం సత్యౌజా సహ సత్యౌజా ఇది సత్యౌజాః సహోసి అసి సహమానం సహమానమసి అసి సహస్వ సహస్వారాతీ అరాతీ సహస్వ సహస్వారాతీయత అరాతీయత సహస్వ సహస్వృతనా వృతనా సహస్వ సహస్వృతన్యత పృతన్యత ఇది పృతన్యత సహస్రవీర్యమసి సహస్రవీర్యమితి సహస్రవీర్యం అసి తన్మా మా జిన్వ జిన్వాజ్య ఆజ్యసాజ్యం ఆజ్యమసి అసి సత్య సత్య సత్యం సత్యమసి అసి సత్యాయు సత్యాయురసి సత్యాయురి సత్యాయు అసి సత్యసూక్ష్మం సత్యసూక్ష్మమసి సత్యసూక్ష్మమితి సత్యాసూక్ష్మం అసి సత్యేన సత్యేన త్వాభి అభిధారయామి ధారయామి తస్య తస్య తే తే భక్షీయ భక్షీయ పంచానాం పంచానాం త్వా త్వావాతానాం వాతానాం యంత్రాయ యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి పంచానాం పంచానాం త్వా ర్తూనాం ఋతూనాయంత్రాయ యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి పంచానాం పంచానాం త్వాదిశాం దిశాయంత్రాయ యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి పంచానాం పంచానాం పంచజనానాం పంచజనానాయంత్రాయ పంచజనానామితి పంచజనానాం యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి చరో సరోస్వా త్వా పంచబిలస్య పంచబిలస్య యంత్రాయ పంచబిలస్యేతి పంచబిలస్య యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి బ్రహ్మణః బ్రహ్మణస్త్వా త్వా తేజసే తేజసే యంత్రాయ యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి క్షత్రస్య క్షత్రస్య త్వా ఓజసే ఓజసే యంత్రాయ యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి విషే విషే యంత్రాయ యంత్రాయ ధర్తాయ ధర్తాయ గృహ్ణామి గృహ్ణామి సువీర్యాయ సువీర్యాయ సువీర్యాయేతి సువీర్యాయ త్వా గృహ్ణామి గృహ్ణామి సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయేతి సుప్రజాస్వాయ త్వా గృహ్ణామి గృహ్ణామి రాయ రాజస్పోషాయ పోషాయ గృహ్ణామి గృహ్ణామి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మవర్చసాయ త్వా గృహ్ణామి గృహ్ణామి భో భోరస్మాకం అస్మాకం హవి హవిర్దేవానా దేవానామాశిష ఆశిషో యజమానస్ ఆశిష ఇత్యాశిష యజమానస్ దేవానా దేవానాభ్యేవతాభ్యో గృహ్ణామి గృహ్ణామి కామాయ కామాయ గృహ్ణామి గృహ్ణామీతి గృహ్ణామి ధ్రువోసి అసి ధ్రువ ధ్రువోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్ జాతేషు భూయాసం ధీర ధీరశ్చేత్త చేత్త వసువిద్ వసువి ఉగ్రహ వసువిది వసువిద్ ఉగ్రోసి అస్యుగ్రహ ఉగ్రోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్ జాతేషు భూయాసముగ్రహ ఉగ్రశ్చేత్త చేత్త వసువిద్ వసువిరభిభో వసువిదితి వసువిద్ అభిభూరసి అభిభూరిత్యభిభో అస్యభిభో అభిభూరహం అభిభూరిత్యభిభో అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్వి స జాతేషు భూయాసమభిభో అభిభోశ్చేత్త అభిభూరిత్యభిభో చేత్త వసువిద్ వసువిజ్జనజ్మి వసువిది వసువిద్ జనజ్మి బ్రహ్మణ బ్రహ్మణ దైవ్యేన దైవ్యేన హవ్యాయ హవ్యాయ అస్మై అస్మై వోఢవే వోఢవే జాతవేద జాతవేద ఇది జాతవేద ఇంధానాస్త్వా సు ప్రజస సుప్రజస సువీరా ప్రజస ఇది సో ప్రజస సువీరాజ్యోర్వీరా ఇది సో వీరా ఆహ జ్యోగ్జీవేమ జీవేమ బలిహృత బలిహృత వయమ్ బలిహృత ఇది బలిహృత వయమ్ తే తరిది తన్మే మే అగ్నే అగ్నే అస యజ్ఞస్ విష్యాద్ యద్వా మాస్కందాత్ స్కందాజ్య ఆజ్యోత ఉత విష్ణో విష్ణోతి విష్ణో తేన హన్మి హన్మి సపత్నం సపత్నం దుర్మరాయు దుర్మరాయుమా దుర్మరాయుమితి దుహోమరాయు ఐనం ఏనం దామి దామి నిరృత్యా నిరృత్యా ఉపస్థే నిరృత్యా ఉపస్థితిపాస్థే భూర్భువ భువ సువ సువరుక్షుష్మ ఉక్షుష్మో అగ్నే ఉక్షుష్మ అగ్నే యజమానాయ యజమానాయై ఏధి నిషుష్మ నిషుష్మో అభిలాసతే నిషుష్మతి నిషుష్మ అభిలాసతీలాసతే అగ్నే దేవేర్ధ దేవేర్ధమన్విద్ధ దేవేర్ధేతి దేవ ఇద్ధ మన్విద్ధ మందజిహ్వ మన్విద్ధేతి మనో ఇద్ధ మందజిహ్వామర్త్యస్ మందజిహ్వేతి మంద్రజిహ్వ అమర్త్యస్ తే హోత హోతర్మూర్ధన్ మూర్ధన్నా ఆదిహర్మి దిఘర్మిరాజ రాజస్పోషాయ పోషాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ సువీర్యాయ సుప్రజాస్వాయేతి సుప్రజాత్వాయ సువీర్యాయ మన సువీర్యాయేతి సువీర్యాయ మనోసి అసి ప్రజాపత్యం ప్రజాపత్యం మనసా ప్రజాపత్యమిది ప్రజాపత్యం మనసా మా భూతేన భూతేనా పావిష విషవాగ్ పాగసి అస్ంద్రీ ఐంద్రీ సపద్మక్షయణీ సపద్మక్షయణీ వాచా సపద్మక్షయణేతి సపద్మక్షయణీ వాచా మా మేంద్రియేణ ఇంద్రియేణా పావిష విష వసంతం వసంతపృతూనా ఋతూనా ప్రీణామి ప్రీణామి సహ సమా ప్రీత ప్రీతఃప్రీణాదు ప్రీణాదు గ్రీష్మం గ్రీష్మమృతూనా ఋతూనా ప్రీణామి ప్రీణామి సహ సమా మా ప్రీత ప్రీతఃప్రీణాదు ప్రీణాదు వర్షా వర్షా ఋతూనా ఋతూనా ప్రీణామి ప్రీణామి మా ప్రీత ప్రీతీణంతో ప్రీణంతు శరదం శరదమృతూనా ఋతూనా ప్రీణామి ప్రీణామి సా ప్రీత ప్రీత ప్రీణాతు ప్రీణాతు హేమంతశిశిరౌ హేమంతశిశిరావృతూనా హేమంతశిశిరావితి హేమంత శిశిరౌ ఋతూనా ప్రీణామి ప్రీణామి తౌ తౌ మా ప్రీత ప్రీత ప్రీణీత ప్రీణీతమగ్నిశోమయో అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయో అహం దేవయజ్జయా దేవయజ్జయా చక్షుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా చక్షుష్మాన్ భూయాసం భూయాసమగ్నే అగ్నేరహం అహం దేవయజ్జయా దేవయజ్జయాన్నాద దేవయజ్జయేతి దేవయజ్జయా అన్నాదో భూయాసం అన్నాదైత్యన్నాద భూయాసం లబ్ధి లబ్ధిరసి అస్యలబ్ధ అలబ్ధో భూయాసం భూయాసమం అమం దేయం దేయమగ్నిశోమయో అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయో అహం దేవయజ్జయా దేవయజ్జయా వృత్ర దేవయజ్జయేతి దేవయజ్జయా వృత్ర భూయాసం భూయాయేతి వృత్ర భూయాసమింద్రాగ్నియో ఇంద్రాగ్నియోరహం ఇంద్రాగ్నియోరితి ఇంద్రాగ్నియో అహం దేవయజ్జయా దేవయజ్జయేంద్రియాది దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియాద్యన్నాద అన్నాదో భూయాసం అన్నాదైత్యన్నాద భూయాసమింద్రస్ ఇంద్రస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయేంద్రియాది దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియాది భూయాసం భూయాసం మహేంద్రస్ మహేంద్రస్యాహం మహేంద్రస్యేతి మహా ఇంద్రస్ అహం దేవయజ్జయా దేవయజ్జయా జయమానం దేవయజ్జయేతి దేవయజ్జయా జయమానం మహిమానం మహిమానం గమేయం గమేయమగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృతైతి సృష్టాకృత అహం దేవయజ్జయా దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవాయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టా ప్రతిష్టాం గమేయం ప్రతిష్టామిది ప్రతిష్టా గమేణమిది గమేయం అగ్నిం మా దురిష్టాద్ దురిష్టాద్వాదో దురిష్టాది విదుహో ఇష్టాద్ పాదు సవిత సవితాఘషగుంసాద్ అఘషగుంసాద్య అఘషగుంసాదిత్యఘాషగుంసాత్ యో మే మేంతి అంతి దూరే దూరే రాతీయతి రాతీయతి తమ్ తమేతేన ఏతేన దేశం జేషకం సురూపవర్షవర్ణే సురూపవర్షవర్ణ ఆ సురూపవర్షవర్ణ ఇది సురూపవర్షవర్ణే ఏహి ఇహీమాన్ ఇమాన్ భద్రాన్ భద్రాన్ దుర్యాన్ దుర్యాగుం అభి అభ్యా ఏహి ఇహిమాం మామనువ్రత అనువ్రతాని అనువ్రతేనువ్రత న్యో ఉశీరషాణి శీరషాణి వృద్ధం వృద్ధమిడే ఇదా ఏహి ఇష్యదితే అదిదా ఏహి ఇహి సరస్వతి సరస్వత్యా ఏహి ఇహి రంతి రంతిరసి అసి రమతి రమతిరసి అసి సోనరీ సోనర్యసి అసి జుష్టే జుష్టే జుష్టిం జుష్టిం తే కేశీయ అశీయోపహూతే ఉపహూత ఉపహవం ఉపహూత ఇత్యుపాహూతే ఉపహవం తే ఉపహవమిత్యుపాహవం తేశీయ అశీయసా సా మే మే సత్యా సత్యాశీ ఆశీరస్ ఆశీరిత్యాశీ అస్య యజ్ఞస్య భూయాద్ భూయాదరేణత అరేణతామనసా మనసా తత్ తచ్చకేయం శకేయం యజ్ఞ యజ్ఞో దివం దివగం రోహతు రోహతు యజ్ఞ యజ్ఞో దివం దివం గచ్చతు గచ్చతు యః యో దేవయాన దేవయాన పంథాః దేవయాన ఇతి దేవయాన పంథాస్తేన తేన యజ్ఞ యజ్ఞో దేవాన్ దేవాగుం అపి అప్యేతో ఏత్వస్మాసు అస్మాస్ంద్ర ఇంద్ర ఇంద్రియం ఇంద్రియం దధాతు దాద్వస్మాన్ అస్మాన్ రాయ రాయ ఉత ఉత యజ్ఞా యజ్ఞా సజంతాం సజంతామస్మాసు అస్మాసు సంతో సంద్వాశిష ఆశిషస్ ఆశిష ఇత్యాశిష స్థాన నస్ప్రియా ప్రియా సుప్రదోర్జి సుప్రదోర్జన్మఘోనీ సుప్రదోర్తిరితి సోప్రదోర్తి మఘోని దృష్టి దృష్టిరసి అసి తుషస్వ యుషస్వన నో జుష్టా జుష్టాన నోసి అసి జుష్టిం జుష్టిం తే తే గమేయం గమేయం మన మనో జ్యోతి జ్యోతిర్జుషతాం జుషతామాజ్యం ఆజ్యం విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమిదివీఛిన్నం యజ్ఞపుంసం సమిమం ఇమం దధాతు దాద్ది దాతు బృహస్పతిస్తమతమిమం ఇమన్న నో విశ్వే విశ్వే దేవా దేవా ఇహ ఇహ మాదయంతాం మాదయంతామిది మాదయంతాం బ్రహ్మబింబస్వ బింబస్వ దదత దదతో మే మే మాక్షాయి క్షాళిపుర్వత పుర్వతో మే మే మోప ఉపదసత్ దసత్ ప్రజాపతే ప్రజాపతేర్భాగ ప్రజాపతేరి ప్రజాపతే భాగోశ్రీ అస్యోర్జస్వాన్ ఊర్జస్వాన్పయస్వాన్ అయస్వాన్ ప్రాణపానౌ ప్రాణపానౌ మే ప్రాణపానావిరి ప్రాణ అపానౌ మే పాహి పాహి సమానవ్యానౌ సమానవ్యానౌ మే సమానవ్యానావిరి సమానవ్యానౌ మే పాహి పాశ్యుదానవ్యానౌ ఉదానవ్యానౌ మే ఉదానవ్యానాచ్యుదానవ్యానౌ మే పాహి పాశ్యక్షిద రక్షిసి అక్షిత్యై రక్షిత్యై మామే మే క్షేష్టా క్షేష్టా అముత్ర అముత్రమస్మిన్ అమస్మిల్లోకే లోక ఇది లోకే బర్హిషోహం అహం దేవయజ్జయా దేవయజ్జయా ప్రజావాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ప్రజావాన్ భూయాసం ప్రజావానికి ప్రజావాన్ భూయాసం నరాశపుంసస్ నరాశపుంసస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయా పుషమాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా పుషమాన్ భూయాసం పుషమానిది పుషమాన్ భూయాసమగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృతయి సృష్టకృత అహం దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టా ప్రతిష్టాంగమేయం ప్రతిష్టామిది ప్రతిష్టా గమేయమగ్నే అగ్నేరహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోజ ఉజ్జేషం ఏషకం సోమస్ సోమస్యాహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోజ ఉజ్జేషం ఏషమగ్నే అగ్నేరహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం ఏషమగ్నిశోమయో అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయో అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం ఏషమింద్రాగ్నియో ఇంద్రాగ్నియోరహం ఇంద్రాగ్నియోరితి ఇంద్ర అగ్నియో అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం ఏషమింద్రస్య ఇంద్రస్యాహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం ఏషం మహేంద్రస్య మహేంద్రస్యాహం మహేంద్రస్యేతి మహా ఇంద్రస్య అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం దేశమగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృతయి సృష్టాకృత అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం ఏషం వాజస్ వాజస్ మా ప్రసవేన ప్రసవేనోద్గ్రాభేణ ప్రసవేనేది ప్రాసవేన ఉద్గ్రాభేణోద్గ్రాభేణేత్రుగ్రాభేణ ఉదగ్రభీత్ అగ్రభీరిత్యగ్రభీత్ అథా సపత్నాన్ సపత్నాగు ఇంద్ర ఇంద్రో మే మే నిగ్రాభేణ నిగ్రాభేణాధరాన్ నిగ్రాభేణేతి నిగ్రాభేణ అధరాగుం అక అకరిత్యక ఉద్గ్రాభం చ ఉద్గ్రాభమిగ్రాభం చ నిగ్రాభం నిగ్రాభం చ నిగ్రాభమితి నిగ్రాభం చ బ్రహ్మ బ్రహ్మదేవా అవీవృథన్ అవీవృథన్ నిత్యవీవృథన్ అథా సపద్నాన్ సపద్నానింద్రాగ్ని ఇంద్రాగ్ని మే ఇంద్రాగ్ని ఇంద్ర అగ్ని మే విశూచీనాన్ విశూచీనాన్ విద్యస్యతాం అస్యతామిత్యస్యతాం ఏమాః ఇమా అగ్మన్ అగ్మన్నాశిషః ఆశిషో దోహకామాః ఆశిష ఇత్యా ఆశిషః దోహకామా ఇంద్రవంతః దోహకామా ఇతి దోహకామాః ఇంద్రవంతో వనామహే ఇంద్రవంత ఇతి ఇంద్రవంతః వనామహే దుక్షీమహి దుక్షీమహి ప్రజాం ప్రజామిషం ప్రజామిది ప్రాజాం ఇషమిదీశం రోహితేన త్వా త్వాగ్నిః అగ్నిర్దేవతాం దేవతాం గమయతు గమయతు హరిభ్యాం హరిభ్యాం త్వా హరిభ్యామిది హరిభ్యాం త్వేంద్ర ఇంద్రో దేవతాం దేవతాం గమయతు గమయత్వేతశేన ఏతశేన త్వా త్వా సూర్యః సూర్యో దేవతాం దేవతాం గమయతు గమయతు వి విదే తే ముంచామి ముంచామి రశనాః రశనావి రశ్మీన్ రశ్మీన్ వియోక్రా యోక్రాయాని యాని పరికర్తనాని పరికర్తనాని ధత్తాద్ పరికర్తనానీతి పరికర్తనాని ధత్తాదస్మాసు అస్మాసు ద్రవిణం ద్రవిణం యత్ యచ్చ చ భద్రం భద్రం ప్రణః నో బ్రూతాత్ బ్రూతాద్భాగధాన్ భాగధాన్ దేవతాసు భాగధానితి భాగధాన్ దేవతాస్యితి దేవతాసు విష్ణో సంయో సంయోరహం సంయోరితి సంయో అహం దేవయజ్జయా యజ్ఞేన దేవయజ్జయేతి దేవయజ్జయా యజ్ఞేన ప్రతిష్టా ప్రతిష్టాంగమేయం ప్రతిష్టామిది ప్రతిష్టా అమేయకం సోమస్ సోమస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయా సురేతారాహ దేవయజ్జయేతి దేవయజ్జయా సురేతారేత సురేతాది సురేతారాహ రేతోధిశీయ ధిశీయత్వష్టు త్వష్టురహం అహం దేవయజ్జయా దేవయజ్జయా పశూనా దేవయజ్జయేతి దేవయజ్జయా పశూనాగుం రూపం రూపం కుషేయం కుషేయం దేవానాం దేవానాం పత్నీ పత్నీరగ్ని అగ్నిర్గ్రహపతి గ్రహపతిర్యజ్ఞస్య గృహపతిరితి గృహాపతి యజ్ఞస్య మిథునం మిథునం తయోః తయోరహం అహం దేవయజ్జయా దేవయజ్జయా మిథునేన దేవయజ్జయేతి దేవయజ్జయా మిథునేన ప్రభూయాసం భూయాసం వేద వేదోసి అసి విద్ధి విత్తిరసి అసి విదేయ విదేయ కర్మ కర్మాసి అసి కరుణం కరుణమసి అసి క్రియాసం క్రియాసకం సని సనిరసి అసి సనితా సనితాసి అసి సనేయం సనేయం ఘతవంతం ఘతవంతం కులాయనం ఘతవంతమితి ఘతావంతం కులాయనకం రాయ రాయస్పోషం పోషకం సహస్రిణం సహస్రిణం వేద వేదో దాతు దాతు వాజినం వాజినమితి వాజినం ఆప్యాయతాం వ్యాయతాం ధ్రువా ధ్రువా ఘతేన ఘతేన యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం ప్రతి యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం యజ్ఞం ప్రతి దేవయభ్యః దేవయభ్యై దేవయతేభ్యః సూర్యాయా ఊధః ఊధోదిత్యాః అదిత్యా ఉపస్థే ఉపస్థ ఉరుధారా ఉపస్థ ఇత్యుపాస్థే ఉరుధారా పృథివీ ఉరుధారే చిరుధారా పృథివీ యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ ప్రజాపతేర్విభాన్ ప్రజాపతేరి ప్రజాపతే విభాన్నామ నామీభాన్ నామ లోకః లోకస్తస్మిన్ తస్మిగ్గస్వా ప్రదధామి దధామి సహ సహ యజమానేన యజమానేన సత్ సదసి అసి సత్ సమ్మే మే భూయాః భూయాస్సర్వం సర్వమసి అసి సర్వం సర్వం మే మే భూయాః భూయాః పూర్ణం పూర్ణమసి అసి పూర్ణం పూర్ణం మే మే భూయాః భూయారక్షితం రక్షితమసి అసి మా మే మే క్షేష్టాః క్షేష్టాః ప్రాచ్యాం ప్రాచ్యాం దిశి దిశి దేవాః దేవా ఋత్విజః ఋత్విజో మార్జయంతాం మార్జయంతాం దక్షిణాయాం దక్షిణాయాం దిశి దిశి మాసాః మాసాః పితరః పితరో మార్జయంతాం మార్జయంతాం ప్రతీచ్యాం ప్రతీచ్యాం దిశి దిశి గృహాః గృహాః పశవః పశవో మార్జయంతాం మార్జయంతామదీచ్యాం ఉదీచ్యాం దిశి దిశాపః ఆపవోషధయః ఓషధయో వనస్పతయః వనస్పతయో మార్జయంతాం మార్జయంతామూర్ధ్వాయాం ఊర్ధ్వాయాం దిశి దిశి యజ్ఞః యజ్ఞసంవత్సరః సంవత్సరో యజ్ఞపతిః సంవత్సర ఇది సంవత్సరః యజ్ఞపతిర్మార్జయంతాం యజ్ఞపతిరితి యజ్ఞాపతిః మార్జయంతాం విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్యభిమాతిః అభిమాతిః గాయత్రేణ అభిమాతిహేత్యభిమాతిః గాయత్రేణ ఛందసా ఛందసా పృథివీం పృథివీమను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తస్సః నిర్భక్త ఇతినిః భక్తః సయం యం విష్ణః విష్ణో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్యభిషక్తిః అభిషక్తిః త్రైష్టుభేన అభిషక్తిహేత్యభిషక్తిః త్రైష్టుభేన ఛందసా ఛందసాంతరిక్షం అంతరిక్షమను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తస్సః నిర్భక్త ఇతినిః భక్తః సయం యం విష్ణః విష్ణో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్య రాతీయతః రాతీయతో హంతా హంతా జాగతేన జాగతేన ఛందసా ఛందసా దివం దివమను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తస్సః నిర్భక్త ఇతినిః భక్తః సయం యం విష్ణః విష్ణో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అసి శత్రూయతః శత్రూయతో హంతా శత్రూయత ఇతి శత్రూయతః హంతానస్తుభేన ఆనస్తుభేన ఛందసా ఆనస్తుభేనేత్యానోస్తుభేన ఛందసా దిశః దిశోను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తస్సః నిర్భక్త ఇతినిః భక్తః సయం యం విష్ణః విష్ణ ఇతి ద్విష్ణః అగన్మసువః శుభస్సువః సువరగన్మ అగన్మ సందృశః సందృశస్తే సందృశ ఇతి సందృశః తే మా చిత్సి చిత్సియత్ యత్తే తే తపః తపస్తస్మై తస్మై తే తే మా వృక్షి ఆవృక్షి వృక్షిశుభో శుభోరసి శుభోరితి శుభోః అసి శ్రేష్ఠ శ్రేష్టోరశ్మీనా రశ్మీనామాయుర్ధా ఆయుర్ధాసి ఆయుర్ధాయుధా అస్యాయో ఆయుర్మే మేధేహి దేహి వర్చోధా వర్చోధా అసి వర్చోధా ఇది వర్చహాధా అసి వర్చ వర్చోమయి మయి ధేహి దేహీదం ఇదమహం అహమము అముం భ్రాతృవ్యం భ్రాతృవ్యమాభ్య ఆభ్యో దిభ్య దిభ్యోస్సి దిభ్యైతిభ్య అసీ దివ దివోస్మాత్ అస్మాదంతరిక్షాత్ అంతరిక్షాదస్యై అస్యై పృథివ్యా పృథివ్యా అస్మాత్ అస్మాదన్నాద్యాత్ అన్నాద్యాన్ని అన్నాద్యాదిత్యన్నా అద్యాత్ నిర్భజామి భజామి నిర్భక్త నిర్భక్త సహ నిర్భక్త భక్త సయం యన్ ద్విష్మ ద్విష్మ ఇది ద్విష్మ సంజ్యోతిషా జ్యోతిషా భూవం అభూవమైంద్రీం ఐంద్రీమావృతం ఆవృతమన్వావర్తే ఆవృతమిత్యావృతం అన్వావర్తే సమ్ అన్వావర్తైత్యను ఆవర్తే సమహం అహం ప్రజయా ప్రజయా సమ్ ప్రజయేతి ప్రాజయా సమ్మయా మయా ప్రజా ప్రజాసం ప్రజేతి ప్రాజా సమహం అహగుం రాజ రాజస్పోషేణ కోషేణ సమ్ సమ్మయా మయా రాజ రాజస్పోష కోశస్సమిద్ధ సమిద్ధో అగ్నే సమిద్ధ ఇది సమ్ ఇద్ధ అగ్నే మే మే దీది దీది సమేద్ధా సమేద్ధా తే సమేద్ధేతి సమ్ ఏద్ధా తే అగ్నే అగ్నే దీవ్యాసం దీవ్యాసం వసుమాన్ వసుమాన్ యజ్ఞ వసుమానితి వసుమాన్ యజ్ఞో వసీయాన్ వసీయాన్ భూయాసం భూయాసమగ్నే అగ్నాయోగుంషి ఆయోగుంషి వవసే పవస ఆసువ సువోర్జం ఊర్జమిషం ఇషం చన నగితిన ఆరే బాధస్వ బాధస్వ దుక్షునా దుక్షునామితి దుక్షునా అగ్నే పవస్వ అవస్వ స్వపా స్వపా అస్మే స్వపా ఇది సు అపా అస్మే వర్చ అస్మే ఇత్యస్మే వర్చస్సు వీర్యం సువీర్యమితి సో వీర్యం తోషం పోషకం రయిం రయిం మయి మయీతి మయి అగ్నే గృహపతే గృహపతే సుగృహపతి గృహపతైతి గృహపతే సుగృహపతిరహం సుగృహపతిరితి సో గృహపతి అహం తయా గృహపతినా గృహపతినా భూయాసం గృహపతినేతి గృహపతినా భూయాసకం సుగృహపతి సుగృహపతిర్మయా సుగృహపతిరితి సో గృహపతి మయా తం గృహపతినా గృహపతినా భూయా గృహపతినేతి గృహపతినా భూయా శతం శతం హిమా హిమాస్తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తంతవే తంతవే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే ముష్మై అముష్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం కస్వాయునక్తి వినక్తి సహ సత్వా స్వామి విముంచతు ముంచే అగ్నే వ్రతపదే వ్రతపదే వ్రతం వ్రతపత ఇది వ్రతపతే వ్రతమచారిషం అచారిషం తత్ తదశకం అశకం తత్ తన్మే మే రాధి రాధియజ్ఞ యజ్ఞాబూవ బభూవస స ఆబూవ బభూవస స ప్ర ప్రజ్ఞే యజ్ఞే సహ సవావృథే వావృథ ఇది వావృథే సదేవానా దేవానామధిపతి అధిపతిర్బూవ అధిపతిరిత్యధిపతి బభూవస సో అస్మాన్ అస్మాకు అధిపతీన్ అధిపతీన్ కరోతు అధిపతీనిత్యధిపతీన్ కరోతు వయమ్ వయగ్రశ్యామ శ్యామ పతయ పతయోరయీణీణమితి రయీణ గోమాగుం అగ్నే గోమానితి గోమాన్ అగ్నే విమాన్ అవిమాగుం అశ్వీ అవిమానిత్యవీమాన్ అశ్వీయజ్ఞ యజ్ఞ నృవత్సఖా నృవత్సఖా సదం నృవత్సఖేతి నృవత్ సఖా సదమిద ఇద ప్రమృశ్య అప్రమృశ్యమృశ్య ఇడావాగుం ఏష ఇడావానిడావాన్ ఏషో అసుర అసుర ప్రజావాన్ ప్రజావాన్ దీర్ఘ ప్రజాని ప్రజావాన్ దీర్ఘోరై రై పృథుబుధ్న పృథుబుధ్నస్తావాన్ పృథుబుధ్న ఇది పృథుబుధ్న సభావానికి సభావాన్ యథా వై వై సమృతసోమా సమృతసోమా ఏం సమృతసోమా ఇది సమృత సోమా ఏం వై వా ఏతే సమృతయజ్ఞా సమృతయజ్ఞాయత్ సమృతయజ్ఞా ఇది సమృతయజ్ఞా యద్దర్శపూర్ణమాసో దర్శపూర్ణమాసో కస్య దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసో కస్య వాహ అహ దేవా దేవాయజ్ఞం యజ్ఞమాగచ్చంది ఆగచ్చంది కస్య ఆగచ్చంది త్యాగచ్చంది ప్రత్యవాన న బహూనా బహూనా యజమానా యజమానాయ యో వై వై దేవత పూర్వ పూర్వ పరిగృహాతి పరిగృహాది సహ పరిగృహాదీతి పరిగృహాది స ఏనా ఏనాశ్వ స్వభూతే భూతేజతే యజత ఏతత్ ఏతద్వై వై దేవానామాయతనం ఆయతమయ్యత్ ఆయతనమిత్యాయతనం యదాహవనీయ ఆహవనీయోంతరా ఆహవనీయ ఇత్యాహవనీయ అంతరాగ్ని అగ్ని పశూనా అగ్ని ఇత్యగ్ని పశూనాంగారహపత్యః గార్హవత్యో మనుష్యాణాం గార్హవత్యైతి గార్హపత్యః మనుష్యాణామన్వాహార్యపచన అన్వాహార్యపచన పితృణాం అన్వాహార్యపచన ఇత్యన్వాహార్యపచన పితృణామగ్నిం అగ్నిం గృహ్ణాతి గృహ్ణాతి స్వే స్వేవ ఏవాయతనే ఆయతనే దేవతాః ఆయతన ఇత్యాయతనే దేవతాః పరి పరిగృహ్ణాతి గృహ్ణాతి తాః ఆశ్వః స్వభూతే భూతే యజతే యజతే వ్రతేన వ్రతేన వై వై మేధ్యః మేధ్యోగ్నిః అగ్నిర్వ్రతపతిః వ్రతపతిర్బ్రాహ్మణః వ్రతపతిరితి వ్రతపతిః బ్రాహ్మణో వ్రతభృత్ వ్రతభృద్వ్రతం వ్రతభృతి వ్రతభృత్ వ్రతముపైష్యన్ ఉపైష్యం బ్రూయాత్ ఉపైష్యన్నిత్యుప ఏష్యన్ బ్రూయాదగ్నే అగ్నే వ్రతపతే వ్రతపతే వ్రతం వ్రతపతై వ్రతపతే వ్రతం చరిష్యామి చరిష్యామీతి ఇత్యగ్నిః అగ్నిర్వై వై దేవానాం దేవానాం వ్రతపతిః వ్రతపతిస్తస్మై వ్రతపతిరితి వ్రతపతిః తస్మాదేవ ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య వ్రతం ప్రతిప్రోచ్యేతి ప్రతిప్రోచ్య వ్రతమా ఆలభతే లభతే బలిషా బలిషా పూర్ణమాసే పూర్ణమాసే వ్రతం పూర్ణమాస ఇది పూర్ణమాసే వ్రతముప ఉపైతి ఏతి వత్సైః వత్సైరమావాస్యాయాం అమావాస్యాయామేతత్ అమావాస్యాయామిత్యమావాస్యాయాం ఏతద్ధి ఏతయోః ఏతయోరాయతనం ఆయతనముపస్తీర్యః ఆయతనమిత్యాయతనం ఉపస్తీర్యః పూర్వః ఉపస్తీర్య ఇత్యుపాస్తీర్యః పూర్వశ్చ సాగ్నిః అగ్నిరపరః అపరశ్చ చేతి ఇత్యాహుః ఆహుర్మనుష్యాః మనుష్యా ఇత్ ఇందో ద్వై వా ఉపస్తీర్ణం ఉపస్తీర్ణమిచ్ఛంతి ఉపస్తీర్ణమిత్యుపాస్తీర్ణం ఇచ్ఛంతి కిం కిమో ఉదేవాః దేవాలేషాం ఏషాం నవావసానం నవావసానముప నవావసానమితి నవ అవసానం ఉపాస్మిన్ అస్మిన్ సహ సో యక్ష్యమాణే యక్ష్యమాణే దేవతాః దేవతా వసంతి వసంతి యః యదేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపస్తృణాతి ఉపస్తృణాతి యజమానేన ఉపస్తృణాతీత్యుపాస్తృణాతి యజమానేన గ్రామ్యాః గ్రామ్యాశ్చ చ పశవః పశవో వరుధ్యాః అవరుధ్యా ఆరణ్యాః అవరుధ్యా ఇత్యవరుధ్యాః ఆరణ్యాశ్చ చేతి ఇత్యాహుః ఆహుయ్యత్ యద్గ్రామ్యాన్ గ్రామ్యానుపవసతి ఉపవసతి తేన ఉపవసతీత్యుపావసతి తేన గ్రామ్యాన్ గ్రామ్యానవ అవరుంధే రుంధే యత్ యదారణ్యస్య ఆరణ్యస్యాశ్నాతి అశ్నాతి తేన తేనారణ్యాన్ ఆరణ్యాన్ యత్ యదనాశ్రాన్ అనాశానుపవసేత్ ఉపవసేత్ పితృదేవత్యః ఉపవసేనిత్యుపావసేత్ పితృదేవత్యః స్యాత్ పితృదేవత్య ఇది పితృదేవత్యః ఆరణ్యశ్నాతి అశ్నాతీంద్రియమ్ ఇంద్రియమ్ వై వా ఆరణ్యం ఆరణ్యమింద్రియమ్ ఇంద్రియమేవాత్మన్ ఆత్మన్ ధర్తేయత్నాశ్వాన్ అనాశ్వానుపవసేత్ ఉపవసేక్షోధుక ఉపవసేదిత్యుపావసేత్ శోధుక సత్ సద్యత్ యదశ్నీయాద్ అశ్నీయాద్రుద్ర రుద్రోస్ అస్య పశూన్ పశూనభి అభిమన్యేత అన్యేకాప అపోష్ణాది అశ్నాది తత్ తన్న నేవ ఇవాశితం అశితం నేవ ఇవానశితం అనశితం నక్షోధుక క్షోధుకో భవతి భవతి నాస్య అస్య రుద్ర రుద్ర పశూన్ పశూనభి అభిమన్యతే మన్యతే వజ్ర వజ్రో వై వై యజ్ఞ యజ్ఞ క్షుత్ క్షుత్ఖలు ఖలు వై వై మనుష్య మనుష్య భ్రాతృవ్య భ్రాతృవ్యోయత్ యదనాశ్వాన్ అనాశ్వానుపవసతి ఉపవసతి వజ్రేణ ఉపవసతీవసతి వజ్రేణ సాక్షాద్ సాక్షాక్షుధం సాక్షాది సా అక్షాద్ క్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యం హంతి హంతీతి హంతి యో వై వై శ్రద్ధా శ్రద్ధామనారభ్య శ్రద్ధామితి శ్రద్ధా అనారభ్యయజ్ఞేన అనారభ్యేత్యనారభ్య యజ్ఞేన యజతే యజతేన నాస్య అస్యేష్టాయ ఇష్టాయ శ్రత శ్రద్ధతే అధతేప అపఃప్ర ప్రణయతి నయతి శ్రద్ధా శ్రద్ధా వై శ్రద్ధేది శ్రద్ధా వా ఆప ఆపశ్రద్ధా శ్రద్ధామేవ శ్రద్ధామితి శ్రద్ధా ఏవారభ్య ఆరభ్యయజ్ఞేన ఆరభ్యేత్యారభ్య యజ్ఞేన యజతే యజత ఉభయే ఉభయే అస్య దేవమనుష్యా దేవమనుష్యా ఇష్టాయ దేవమనుష్యా ఇది దేవ మనుష్యా ఇష్టాయ శ్రద్ శ్రద్ధతే దధతే తత్ తదాహో ఆహురది అది వై వా ఏతావర్త్రం వర్త్రం నేదంతి నేదంత్యతి అతివాచం వాచం మన మనో వైతా ఏతాన నాది అతి నేదంతి నేదంతీతి ఇది మనసా మనసా ప్రణయతి నయతీయం ఇయం వై వై మన మనోనయా అనయైవ ఏవైనా ఏనా ప్ర ప్రణయతి నయత్యస్కన్న హవి అస్కన్న హవిర్భవతి అస్కన్న హవిరిత్యస్కన్నా హవి భవతి యః యదేవం ఏవం వేద వేదయజ్ఞాయుధాని యజ్ఞాయుధాని సం యజ్ఞాయుధానీతి యజ్ఞాయుధాని సంభరతి భరతి యజ్ఞః యజ్ఞో వై వై యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని యజ్ఞం యజ్ఞాయుధానీతి యజ్ఞాయుధాని యజ్ఞమేవ ఏవ తత్ తత్సం సంభరతి భరతి యత్కమేకం ఏకమేకం సంభరేత్ ఏకమేకమిత్యేకం ఏకం సంభరేద్దేవత్యాని సంభరేది సంభరేత్ పితృదేవత్యాని స్యుః పితృదేవత్యానీతి పితృదేవత్యాని స్యుర్యత్ యత్సహ సహ సర్వాణి సర్వాణి మానుషాణి మానుషాణి ద్వే ద్వే ద్వే ద్వే సం ద్వే ద్వే ఇది ద్వే ద్వే సంభరతి భరతి యాజ్యానువాక్యయోః యాజ్యానువాక్యయోరేవ యాజ్యానువాక్యయోరితి యాజ్యా అనువాక్యయోః ఏవ రూపం రూపం కరోతి కరోత్యథో అథో మిథునం అథో ఇత్యథో మిథునమేవ ఏవయః యో వై వై దశ దశ యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని వేద యజ్ఞాయుధానీతి యజ్ఞ ఆయుధాని వేద ఉభద ఉభదోస్య అస్య యజ్ఞ యజ్ఞ కల్పతే కల్పతే స్థ్యః స్థ్యశ్చ చ కపాలాని కపాలాని చాగ్నిహోత్రహవణీ అగ్నిహోత్రహవణీ చ అగ్నిహోత్రహవణీ యగ్నిహోత్ర హవణీ చూర్పం శూర్పం చష్ణాజినం కృష్ణాజినం కృష్ణాజినమితి కృష్ణాజినం చమ్యా శమ్యా చోలోఖలం ఉలోఖలం చముసలం ముసలం చదృషత్ దృషచ్చ చోపలా ఉపలా చైతాని ఏతాని వై వై దశ దశయజ్ఞాయుధాని యజ్ఞాయుధానియః యజ్ఞాయుధానీతి యజ్ఞాయుధాని యేవం ఏవం వేద వేదముఖదః ముఖతోస్య అస్య యజ్ఞః యజ్ఞః కల్పతే కల్పతే యః యో వై వై దేవేభ్యః దేవేభ్యః ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య యజ్ఞేన ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే యజతే ద్విషంతే ద్విషంతేస్య అస్య దేవాః దేవా హవ్యం హవ్యకం హవి హవిర్నిరుప్యమాణం నిరుప్యమాణమభి నిరుప్యమాణమితిని ఉప్యమానం అభిమంత్రయేత మంత్రయేతాగ్ని అగ్నికం హోతారం హోతారమిహ ఇహతం తగుం హువే హువ ఇది దేవేభ్యేభ్యవ ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యయజ్ఞేన ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే యజతే ద్విషుందే ద్విషుందేస్య అస్య దేవాః దేవా హవ్యం హవ్యమేషః దేశ వై వై యజ్ఞస్య యజ్ఞస్య గ్రహః గ్రహో గృహీత్వా గృహీత్వైవ ఏవ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే తత్ తదు విత్వా ఉదిత్వా వాచం వాచం యచ్చతి యచ్చతి యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యై ధృత్యా అథో అథో మనసా అథో ఇత్యథో మనసా వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరితి ప్రజాపతిః యజ్ఞమతనుత అతనుత మనసా మనసైవ ఏవ తత్ తద్యజ్ఞం యజ్ఞం తనుతే తనుతే రక్షసాం రక్షసామనందవచారాయ అనందవచారాయ అనందవచారాయేతిరనో అవచారాయ యో వై వై యజ్ఞం యజ్ఞం యోగే యోగాగతే ఆగతే యునక్తి ఆగత ఇత్యాగతే యునక్తి యుంక్తే యుంక్తే యుంజానేషు యుంజానేషు కః తస్వా స్వాయునక్తి యునక్తి సహ సత్వా స్వాయునక్తు యునక్తి ఇత్యాహ ఆహ ప్రజాపతిః ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతిః వై కః కః ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతినా ఏవైనం ఏనక్తి యునక్తి యుంక్తే యుంక్తే యుంజానేషు యుంజానేష్టి యుంజానేషు ప్రజాపతిర్యజ్ఞాన్ ప్రజాపతిరితి ప్రజాపతిః యజ్ఞానసృజత అసృజతాగ్నిహోత్రం అగ్నిహోత్రం చ అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం చాగ్నిష్టోమం అగ్నిష్టోమం చ అగ్నిష్టోమమిత్యగ్ని స్తోమం చ పౌర్ణమాసీం పౌర్ణమాసీం చ పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం సోక్ష్యం ముఖ్యం చామావాస్యాం అమావాస్యాం చ అమావాస్యామిత్యమావాస్యాం చాతిరాత్రం అతిరాత్రం చ అతిరాత్రమిత్యది రాత్రం చతాన్ తానుత్ ఉదమిమీత అమిమీత యావత్ యావదగ్నిహోత్రం అగ్నిహోత్రమాసీత్ అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం ఆసీత్ తావాన్ తావానగ్నిశ్రోమ అగ్నిశ్రోమో యావతీ అగ్నిశ్రోమ ఇత్యగ్ని స్తోమ యావతీ పౌర్ణమాసీ పౌర్ణమాసీ తావాన్ పౌర్ణమాసీతి పౌర్ణమాసీ తావానుఖ్యః ఉఖ్యో యావతీ యావత్యమావాస్యా అమావాస్యా తావాన్ అమావాస్యేత్యమావాస్యా తావానతిరాత్రః అతిరాత్రోయః అతిరాత్ర ఇత్యపి రాత్రః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిహోత్రం అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహోతి యావత్ యావదగ్నిష్టోమేన అగ్నిష్టోమేనోపాప్నోతి అగ్నిష్టోమేనేత్యగ్ని స్తోమేన ఉపాప్నోతి తావత్ ఉపాప్నోతీత్యుపా ఆప్నోతి తావదువ ఉపాప్నోతి ఆప్నోతి యః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ పౌర్ణమాసీం పౌర్ణమాసీం యజతే పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం యజతే యావత్ యావదుఖ్యేన ఉఖ్యేనోపాప్నోతి ఉపాప్నోతి తావత్ ఉపాప్నోతీత్యుప ఆప్నోతి తావదుప ఉపా ఆప్నోతి ఆప్నోతి యః ఏవం ఏవం విద్వాన్ విద్వానమావాస్యా అమావాస్యాం యజతే అమావాస్యామిత్యమావాస్యాం యజతే యావత్ యావదతిరాత్రేణ అతిరాత్రేణోపాప్నోతి అతిరాత్రేణేత్యపి రాత్రేణ ఉపాప్నోతి తావత్ ఉపాప్నోతీత్యుప ఆప్నోతి తావదుప ఉపా ఆప్నోతి ఆప్నోతి పరమేష్ఠినః పరమేష్ఠినో వై వా ఏష యజ్ఞ యజ్ఞోగ్రే అగ్ర ఆసీత్ ఆసీత్తేన తేన సహ స పరమా పరమాంగాష్ఠా కాష్ఠామగచ్చత్ అగచ్చత్తేన తేన ప్రజాపతిం ప్రజాపతిం నిరవాసాయత్ ప్రజాపతిమిది ప్రజాపతిం నిరవాసాయత్తేన నిరవాసాయరిజిని అవాసాయత్ తేన ప్రజాపతి ప్రజాపతి పరమా ప్రజాపతిరి ప్రజాపతి పరమాంగాష్ఠా కాష్ఠామగచ్చత్ అగచ్చత్తేన తేనేంద్రం ఇంద్రం నిరవాసాయత్ నిరవాసాయత్తేన నిరవాసాయరిజిని అవాసాయత్ తేనేంద్ర ఇంద్ర పరమా పరమాంగాష్ఠా కాష్ఠామగచ్చత్ అగచ్చత్తేన తేనాగ్నిశోమో అగ్నిశోమో నిరవాసాయత్ అగ్నిశోమాదిత్యగ్నిశోమో నిరవాసాయత్తేన నిరవాసాయరిజిని అవాసాయత్ తేనాగ్నిశోమో అగ్నిశోమో పరమా అగ్నిశోమాదిత్యగ్నిశోమో పరమాంగాష్ఠా కాష్ఠామగచ్చదా అగచ్చతాయ్యేం ఏం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసా విది దర్శ పూర్ణమాసౌ యజతే పరమా పరమామేవ కాష్ఠా కాష్ఠానంగచ్చతి గచ్చతి యో వై వై ప్రజాతేన ప్రజాతేన యజ్ఞేన ప్రజాతేనే విప్రజాతేన యజ్ఞేన యజతే యజతే ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేది ప్రజయా పశుభిర్మిసునైః పశుభిరిది పశుభిః మిసునైర్జాయతే జాయతే ద్వాదశ ద్వాదశమాసాః మాసాః సంవత్సరః సంవత్సరో ద్వాదశ సంవత్సర ఇది సంవత్సరః ద్వాదశ ద్వంద్వాని ద్వంద్వాని దర్శపూర్ణమాసయోః ద్వంద్వానీతి ద్వంద్వాని దర్శపూర్ణమాసయోస్తాని దర్శపూర్ణమాసయోరితి దర్శపూర్ణమాసయోః తాని సంపాద్యాని సంపాద్యానీతి సంపాద్యానీతి సంపాద్యాని ఇత్యాహో ఆహుర్వత్సం వత్సం చ చోపావసృజతి ఉపావసృజత్యుఖాం ఉపావసృజతీత్యుపావసృజతి ఉఖాం చాధి అధిశ్రయతి శ్రయత్యవ అవ చహంతి హంతి ఋషదౌ ఋషదౌ చ సమాహంతి సమాహంత్యధి సమాహంతీతి సమాహంతి అధి చవపే పపదే కపాలాని కపాలాని చ శోప ఉపదధాతి తథాది పురోడాశం పురోడాశం చాధిశ్రయతి అధిశ్రయత్యాజ్యం అధిశ్రయతీత్యధిశ్రయతి ఆజ్యం చస్తంబయజు స్తంబయజుశ్చ స్తంబయజురి స్తంబయజు చహరతి హరత్యభి అభి చృణాతి గృహాతి వేదిం వేదిం చరిగృహాతి పరిగృహాతి పత్నీ పరిగృహాతి పరిగృహాతి పత్నీ చసం సన్నశ్యతి నశ్యతి ప్రోక్షణీ ప్రోక్షణీష్ట ప్రోక్షణీరుచి ప్రాక్షణీ సాసాదయతి ఆసాదయత్యాజ్యం ఆసాదయతీత్యాసాదయతి ఆజ్యం చైతాని ఏతాని వై వై ద్వాదశ ద్వాదశ ద్వంద్వాని ద్వంద్వాని దర్శపూర్ణమాసయోః ద్వంద్వానీతి ద్వంద్వాని దర్శపూర్ణమాసయోస్తాని దర్శపూర్ణమాసయోరితి దర్శపూర్ణమాసయోః తాని యః ఏవం ఏవం సంపాద్య సంపాద్యేజతే సంపాద్యేతి సంపాద్య యజతే ప్రజాతేన ప్రజాతేనైవ ప్రజాసేనే విప్రజాతేన ఏవ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయత ఇది జాయతే ధ్రువోసి అసి ధ్రువ ధ్రువోహం అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమిది ఇత్యాహ ఆహ ధ్రువాన్ ధ్రువానేవ ఏవైనాన్ ఏనాం కృతే కృత ఉగ్రహ ఉగ్రోసి అస్యుగ్రహ ఉగ్రోహం అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమిది ఇత్యాహ ఆహా ప్రతివాదిన అప్రతివాదిన ఏవ అప్రతివాదిన ఇత్యప్రతివాదిన ఏవైనాన్ ఏనాం కృతే కృతేభిభూ అభిభూరసి అభిభూరిత్యభిభూ అస్య విభూ అభిభోరహం అభిభూరిత్యభిభూ అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమితి ఇత్యాహ ఆహయ యదేవ ఏవైనం ఏనం ప్రత్యుత్పిపీతే ప్రత్యుద్విపీతేతం ప్రత్యుద్విపీతైతి ప్రతి ఉత్పిపీతే తముప ఉపాస్యతే అస్యతే యునజ్మి యునజ్మిత్వా వా బ్రహ్మణ బ్రహ్మణా దైవ్యేన దైవ్యేనేతి ఇత్యాహ ఆహైషః ఏష వై పాగ్నేః అగ్నేర్యోగః యోగస్తేన తేనైవ ఏవైనం ఏనయ్యునగ్ని యునగ్ని యజ్ఞస్య యజ్ఞస్య వై వై సమృద్ధేన సమృద్ధేన దేవాః సమృద్ధేనేతి సమృద్ధేన దేవాః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాంగం లోకమాయన్ ఆయన యజ్ఞస్య యజ్ఞస్య వ్యుర్థేన వ్యుర్థేనాసురాన్ వ్యుర్థేనేతి వీరుద్ధేన అసురాన్ పరా పరాభావయన్ అభావయనయత్ యన్మే మే అగ్నే అగ్నే అస్య అస్య యజ్ఞస్య యజ్ఞస్య విశ్యాద్ విశ్యాది ఇత్యాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవ తత్సమృద్ధేన సమృద్ధేన యజమాన సమృద్ధేనేది సమృద్ధేన యజమాన సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాంగం లోకమేతి ఏతి యజ్ఞస్య యజ్ఞస్య వ్యుర్థేన వ్యుర్థేన భ్రాతృవ్యాల్ వ్యుర్థేనేది వీరుద్ధేన భ్రాతృవ్యాన్ పరా పరాభావయతి భావయత్యగ్నిహోత్రం అగ్నిహోత్రమేతాభిః అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం ఏతాభిర్వ్యాహృతీభిః వ్యాహృతీభిరుప వ్యాహృతీభిరితి వ్యాహృతీభిః ఉపసాదయేత్ సాదయేద్యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమితి యజ్ఞముఖం వా అగ్నిహోత్రం అగ్నిహోత్రం బ్రహ్మ అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం బ్రహ్మైతా ఏతాద్వ్యాహృతయః వ్యాహృతయో యజ్ఞముఖే వ్యాహృతయ ఇతి వి ఆహృతయ యజ్ఞముఖ ఏవ యజ్ఞముఖ ఇతి యజ్ఞాముఖే ఏవ బ్రహ్మ బ్రహ్మకృతే కృతే సంవత్సరే సంవత్సరే పర్యాగతే సంవత్సర ఇది సంవత్సరే పర్యాగత ఏతాభిః పర్యాగత ఇది పరి ఆగతే ఏతాభిరేవ ఏవోప ఉపసాదయేత్ సాదయేద్ బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవోభయతః ఉభయతః సంవత్సరం సంవత్సరం పరి సంవత్సరమితి సంవత్సరం పరి గృహ్ణాతి గృహ్ణాతి దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాని దర్శపూర్ణమాసామితి దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాన్యాలభమానః చాతుర్మాస్యానీతి చాతుర్మాస్యాని ఆలభమాన ఏతాభిః ఆలభమాన ఇత్యాలభమానః ఏతాభిర్వ్యాహృతీభిః వ్యాహృతీభిర్హవీగుంషి వ్యాహృతీభిర్వ్యాహృతీభిః అవీగుష్యా ఆసాదయేత్ సాదయేద్యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమితి యజ్ఞాముఖం వై దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాని దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాని బ్రహ్మ చాతుర్మాస్యానీతి చాతుర్మాస్యాని బ్రహ్మైతాః ఏతాద్వ్యాహృతయః వ్యాహృతయో యజ్ఞముఖే వ్యాహృతయ ఇతి వి ఆహృతయః యజ్ఞముఖ ఏవ యజ్ఞముఖ ఇది యజ్ఞాముఖే ఏవ బ్రహ్మ బ్రహ్మకృతే కృతే సంవత్సరే సంవత్సరే పర్యాగతే సంవత్సర ఇది సంవత్సరే పర్యాగత ఏతాభిః పర్యాగత ఇది పరి ఆగతే ఏతాభిరేవ ఏవా ఆసాదయేత్ సాదయేద్ బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవోభయతః ఉభయతః సంవత్సరం సంవత్సరం పరి సంవత్సరమితి సంవత్సరం పరిగృహ్ణాతి గృహ్ణాతి యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య సాంనా సాంనా క్రియతే క్రియతే రాష్ట్రం రాష్ట్రం యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీః గచ్చతి యత్ యదృచా ఋచాదిశం విషం యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీః గచ్చత్యథ అథ బ్రాహ్మణః బ్రాహ్మణో నాశీర్కేణ అనాశీర్కేణ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే సామిధేణీః సామిధేణీరను వక్ష్యన్ సామిధేణీరితి సామిధేణీః అనవక్ష్యన్నేతాః అనువక్ష్యన్నో వక్ష్యన్ ఏతావ్యాహృతీ వ్యాహృతీ పురస్తాద్ వ్యాహృతీరితి ఆహృతీ పురస్తాద్ద్రహ్మ బ్రహ్మైవ ఏవ ప్రతిపదం ప్రతిపదం కరుతే ప్రతిపదమిది ప్రతిపదం కరుతే తథా బ్రాహ్మణ బ్రాహ్మణ సాశీర్కేణ సాశీర్కేణ యజ్ఞేన సాశీర్కేణేది స ఆశీర్కేణ యజ్ఞేన యజతే యజతేయం యం కామయేత కామయేత యజమానం యజమానం భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్య అస్తి యజ్ఞస్య యజ్ఞస్యాశీ ఆశీర్గచ్చేత్ ఆశీరిత్యాశీ గచ్చేదితి ఇది తస్య తస్యైతా ఏతావ్యాహృతీ వ్యాహృతే పురోనువాక్యా వ్యాహృతీరితి ఆహృతీ పురోనువాక్యాద్యాద్ పురోనువాక్యామితి పుర అనువాక్యాద్భ్రాతృవ్యదేవత్యా భ్రాతృవ్యదేవత్యా వై భ్రాతృవ్యదేవత్యే భ్రాతృవ్యదేవత్యా వై పురోనువాక్యా పురోనువాక్యా భ్రాతృవ్యం పురోనువాక్యేది పుర అనువాక్యా భ్రాతృవ్యమేవ ఏవాశీ ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీ గచ్చతి యాన్ కామయేత కామయేత యజమానాన్ యజమానాన్ సమావతీ సమావత్యేనాన్ ఏనాన్ యజ్ఞస్య యజ్ఞస్యాశీ ఆశీర్గచ్చేత్ ఆశీరిత్యాశీ గచ్చేదితి ఇది తేషాం తేషామేతా ఏతాం వ్యాహృతీ వ్యాహృతే పురోనువాక్యా వ్యాహృతీరితి ఆహృతీ పురోనువాక్యా అర్ధర్చే పురోనువాక్యా ఇది పుర అనువాక్యా అర్ధర్చేతాం అర్ధర్చైత్యర్ధర్చే ఏకానం దద్యాద్యాజ్యాయి యాజ్యాయి పురస్తాద్ పురస్తాదేకాం ఏకాయ్యాజ్యాయా యాజ్యాయా అర్ధర్చే అర్ధర్చేకాం అర్ధర్చైత్యర్ధర్చే ఏకాం తథైనాన్ ఏనాం సమావతి సమావతి యజ్ఞస్య యజ్ఞస్యాశీ ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీ గచ్చతి యథా వై వై పర్జన్య పర్జన్య సువృష్టం సువృష్టం వర్షతి సువృష్టమితి సువృష్టం వర్షత్యేవం ఏవం యజ్ఞ యజ్ఞో యజమానాయ యజమానాయ వర్షతి వర్షతి స్థలయా స్థలయోదకం ఉదకం పరిగృహంతి పరిగృహ్యాశిషా పరిగృహంతీతి పరిగృహంతి ఆశిషా యజ్ఞం యాశిషేత్యాశిషా యజ్ఞం యజమాన యజమానఃపరి పరిగృహాతి గృహాది మన మనోసి అసి ప్రజాపత్యం ప్రజాపత్యం మనసా ప్రజాపత్యమితి ప్రజాపత్యం మనసా మా భూతేన భూతేన ఆవిష విశేది ఇత్యాహ ఆహమన మనో వై వై ప్రజాపత్యం ప్రజాపత్యం ప్రజాపత్య ప్రజాపత్యమితి ప్రజాపత్యం ప్రజాపత్యో యజ్ఞ ప్రజాపత్యమితి ప్రజాపత్య యజ్ఞో మన మన ఏవ యజ్ఞం యజ్ఞమాత్మన్ ఆత్మన్ ధర్తే ధర్తే వాగ్ వాగసి అస్యైంద్రీ ఐంద్రీ సపద్మక్షయణీ సపద్మక్షయణీ వాచా సపద్మక్షయణీతి సపద్మక్షయణీ వాచా మాంద్రియేణ ఇంద్రియేణ ఆవిష విశేతి ఇత్యాహ ఆహైంద్రీ ఐంద్రీ వై వై వాగ్ వాగ్వాచం వాచమేవ ఏవైంద్రీ ఐంద్రీమాత్మన్ ఆత్మన్ ధత్తే ధర్త ఇది ధత్తే యో వై వై సప్తదశం సప్తదశం ప్రజాపతిం సప్తదశమితి సప్తాదశం ప్రజాపతి యజ్ఞం ప్రజాపతిమితి ప్రజాపతిం యజ్ఞమన్వాయత్తం అన్వాయత్తం వేద అన్వాయత్తమిత్యను ఆయత్తం వేద ప్రతి ప్రతి యజ్ఞేన యజ్ఞేన తిష్టతి తిష్టతి నయజ్ఞావద్ యజ్ఞాభ్రగుంశతే భ్రగుంశత ఆశ్రావయ శ్రావయేతి ఇది చతురక్షరం చతురక్షరమస్తు చతురక్షరమితి చతుః అక్షరం అస్తు శ్రౌషడ్ శ్రౌషడితి ఇది చతురక్షరం చతురక్షరం యజ చతురక్షరమితి చతుః అక్షరం యజేతి ఇది ద్వ్యక్షరం ద్వ్యక్షరం యే ద్వ్యక్షరమితి ద్వి అక్షరం యజామహే యజామహ ఇది పంచాక్షరం పంచాక్షరం వ్యక్షర పంచాక్షరమిది పంచాక్షరం వ్యక్షరో వషడ్కార వ్యక్షర ఇది ద్వి అక్షర వషడ్కార ఏష వషడ్కార ఇది వషడ్కార ఏష వై వై సప్తదశ సప్తదశ ప్రజాపతి సప్తదశ ఇది సప్తాదశ ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరిది ప్రజాపతి యజ్ఞమన్వాయత్త అన్వాయత్తోయ అన్వాయత్తైత్యనో ఆయత్త ఏవం ఏవం వేద వేద ప్రతి ప్రతియజ్ఞేన యజ్ఞేన తిష్టతి తిష్టతి నయజ్ఞాద్ యజ్ఞాద్భృగుంసదే భృగుంసదేయ యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య ప్రాయణం ప్రాయణం ప్రతిష్టా ప్రాయణమిది ప్రాయణం ప్రతిష్టాముదయనం ప్రతిష్టామిది ప్రతిష్టా ఉదయనం వేద ఉదయనమిత్యుదయనం వేద ప్రతిష్ఠితేన ప్రతిష్ఠితేనారిష్టేన ప్రతిష్ఠితేనేది ప్రతిష్ఠితేన అరిష్టేన యజ్ఞేన యజ్ఞేన సద్గస్థా సద్గస్థాం గచ్చతి సద్గస్థామితి సంస్థా గచ్చత్యా ఆశ్రామయ శ్రామయాస్తో అస్వశ్రౌషడ్ శ్రౌషడ్ యజయే యే యజామహే యజామహే వషట్కార వషడ్గార ఏతత్ వషడ్గార ఇది వషడ్గార ఏతద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య ప్రాయణం ప్రాయణమేషా ప్రాయణమిది ప్రాయణం ఏషా ప్రతిష్టా ప్రతిష్టైతత్ ప్రతిష్టేది ప్రతిష్టా ఏతదుదయనం ఉదయనం యః ఉదయనమిత్యుదయనం యేవం ఏవం వేద వేద ప్రతిష్ఠితేన ప్రతిష్ఠితేనారిష్టేన ప్రతిష్ఠితేనేది ప్రతిష్ఠితేన అరిష్టేన యజ్ఞేన యజ్ఞేన సద్గస్థా సద్గస్థాం గచ్చతి సద్గస్థామితి సంస్థా గచ్చతి యః యో వై వై సోమృతాయై సోమృతాయై దోహం దోహం వేద వేదదుహే దుహదేవ ఏనాయజ్ఞ యజ్ఞో వై వై సోమృత సోమృత ఆశ్రావయ శ్రావయేతి ఇత్యా అయివ ఏనామహ్వద్ అహ్వదస్తు అస్తు శ్రౌషడ్ శ్రౌషడితి ఇత్యుపావాస్రాగ్ ఉపావాస్రాగ్యజ ఉపావాస్రాగిత్యుప అవాస్రాగ్ యజేతి ఇత్యుత్ ఉదనైషీద్ అనైషీజ్యే యే యజామహే యజామహ ఇతి ఇత్యుప ఉపాసదత్ అసదద్వషట్కారేణ వషట్కారేణ దోగ్ధి వషట్కారేణేతి వషట్కారేణ దోగ్ధేష వై వై సోమృతాయై సోమృతాయై దోహ దోహోయ యేవం ఏవం వేద వేదదుహే దుహరేవ ఏవైనాం దేవా దేవా వై వై సత్రం సత్రమాసత ఆసతేషాం తేషాం దిశ దిశో దస్యన్ అదస్యం తే తమేతాం ఏతామార్ద్రాం ఆర్ద్రాం పంక్తిం పంక్తిమపశ్యన్ అపశ్యన్నా ఆశ్రావయ శ్రావయేతి ఇది పురోభాతం పురోభాతమజనయన్ పురోభాతమిది పురోభాతం అజనయన్నస్తు అస్తు శ్రౌషడ్ శ్రౌషడితి ఇత్యభ్రం అభ్రగంసం సమప్లావయన్ అప్లావయన యజ యజేతి ఇది విద్యుతం విద్యుతమజనయన్ విద్యుతమిది విద్యుతం అజనయనయే యే యజామహే యజామహ ఇది ప్రావర్షయన్ అవర్షయన్నభి అభ్యస్తనయన్ అస్తనయన్ వషట్కారేణ వషట్కారేణ తత వషట్కారేణేతి వషట్కారేణ తతో వై వైతేభ్యేభ్యో దిశ దిశ్రాప్యాయంత ప్రత్యాయంతయ యేవం ఏవం వేద వేద ప్రాస్మై అస్మై దిశ దిశ్యాయంతే ప్యాయంతే ప్రజాపతిం ప్రజాపతిం కో వేద ప్రజాపతిమిది ప్రజాపతి కో వేద ప్రజాపతి కో వేదేది త్వేద ప్రజాపతిస్వం వేద ప్రజాపతిరిది ప్రజాపతి త్వం వేదయం త్వం వేదేది త్వం వేద యం ప్రజాపతి ప్రజాపతిర్వేద ప్రజాపతిరిది ప్రజాపతి వేదస స పుణ్య పుణ్యో భవతి భవత్యేష వై వై ఛందస్య ఛందస్య ప్రజాపతి ప్రజాపతిరా ప్రజాపతిరిది ప్రజాపతి ఆశ్రావయ శ్రావయాస్తు అస్తు శ్రౌషడ్ శ్రౌషడ్యజ యజయే యజామహే యజామహే వషట్కార వషట్కారో యః వషద్ఘాన ఇది వషద్ఘాన ఏం ఏం వేద వేదపుణ్య పుణ్యోవతి వసంతం వసంతమృతూనా ఋతూనా ప్రీణామి ప్రీణామీతి ఇత్యాహ ఆహత్తవ ఋతవో వై వై ప్రయాజా ప్రయాజా ఋతూన్ ప్రయాజా ఇది ప్రయాజా ఋతూనేవ ఏ ప్రీణాది ప్రీణాది తేస్మై అస్మై ప్రీతా ప్రీతూర్వం యథాపూర్వం కల్పంతే కల్పంతే కల్పంతేస్మై అస్మాదవ ఋతభోయ ఏం ఏం వేద వేదాగ్నిశోమయో అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయో అహం దేవయజ్జయా దేవయజ్జయా చక్షుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా చక్షుష్మాన్ భూయాసం భూయాసమిది ఇత్యాహ ఆహాగ్నిశోమానాభ్యాం అగ్నిశోమానాభ్యాం వై అగ్నిశోమానాభ్యామిత్యగ్ని సోమానాభ్యాం వై యజ్ఞ యజ్ఞశ్చక్షుష్మాన్ చక్షుష్మాంతాభ్యాం తాభ్యామేవ ఏ చక్షు చక్షురాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేగ్నే అగ్నేరహం అహం దేవయజ్జయా దేవయజ్జయాన్నాద దేవయజ్జయేతి దేవాయజ్జయా అన్నాదో భూయాసం అన్నాద ఇత్యన్నాద భూయాసమిది ఇత్యాహ ఆహాగ్ని అగ్నిర్వై వై దేవానాం దేవానామన్నాద అన్నాదస్తేన అన్నాద ఇత్యన్నాద తేనైవ ఏవాన్నాద్యం అన్నాద్యమాత్మన్ అన్నాద్యమిత్యన్నాద్యం ఆత్మన్ ధత్తే ధత్తే దద్భిః దద్భిరసి అస్య దద్ధః అదద్ధో భూయాసం భూయాసమమం అమందభేయం దభేయమిది ఇత్యాహ ఆహైతయా ఏతయా వై వై దద్భ్యా దద్భ్యా దేవాః దేవా అసురాన్ అసురానదభ్రువన్ అదభ్రువంతయా తయైవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం దభ్రవతి దభ్రాత్యగ్నిశోమయో అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయో అహం దేవయజ్జయా దేవయజ్జయా వృత్ర దేవయజ్జయేతి దేవయజ్జయా వృత్ర భూయాసం వృత్రహేతి వృత్ర భూయాసమితి ఇత్యాహ ఆహాగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం వై అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం వా ఇంద్ర ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతాభ్యాం తాభ్యామేవ ఏ భ్రాతృవ్యం భ్రాతృవ్యగ్స్తృణుతే శృణుత ఇంద్రాగ్నియో ఇంద్రాగ్నియోరహం ఇంద్రాగ్నియోరీంద్రాగ్నియో అహం దేవయజ్జయా దేవయజ్జయేంద్రియాది దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియాది అనునాద అన్నాదో భూయాసం అన్నాద ఇత్యన్నాద భూయాసమిది ఇత్యాహ ఆహేంద్రియాది ఇంద్రియాద్యేవ ఏవాన్నాద అన్నాదో భవతి అన్నాద ఇత్యన్నాద భవతీంద్రస్య ఇంద్రస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయేంద్రియాది దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియాది భూయాసం భూయాసమిది ఇత్యాహ ఆహేంద్రియాది ఇంద్రియాద్యేవ ఏవతి భవతి మహేంద్రస్య మహేంద్రస్యాహం మహేంద్రస్యేతి మహాంద్రస్య అహం దేవయజ్జయా దేవయజ్జయా జయమానం దేవయజ్జయేతి దేవయజ్జయా జయమానం మహిమానం మహిమానం గమేయం గమేయమిది ఇత్యాహ ఆహ జయమానం జయమానమేవ ఏమహిమానం మహిమానం గచ్చతి గచ్చత్యగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృతమితి సృష్టాకృత అహం దేవయజ్జయా దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టా ప్రతిష్టాం గమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం గమేయమిది ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాత్మన్ ఆత్మం ధత్తే ధత్తే ప్రతి ప్రతి యజ్ఞేన యజ్ఞేన తిష్టతి తిష్టతీతి తిష్టతి ఇంద్రం వహ ఓ విశ్వతః విశ్వతస్పరి పరి హవామహే హవామహే జనేభ్యః జనేభ్యైతి జనేభ్యః అస్మాకమస్తు అస్తు కేవలః కేవలమితి కేవలః ఇంద్రన్నరః నరో నేమధితా నేమధితా హవంతే నేమధితేతి నేమాధితాః హవంతే యత్ యత్పార్యాః పార్యా యనజతే యనజతే ధియః ధియస్తాః పారితాః శోరోషాత శవసాత శవసశ్చకాన చకాన ఆ గోమతి గోమతి భ్రజే గోమతీ భ్రజేభజ భజాత్వం ఇంద్రియాణి శతక్రతో శతక్రతోక్రతో శతక్రతో యా తే జనేషు జనేషు పంచసు పంచస్సుతి పంచాసు ఇంద్రతాని తాని తే ఆవృణే వృణ ఇది వృణే అనుతే తే దాయి దాయి మహే మహ ఇంద్రియాయ ఇంద్రియాయ సత్రా సత్రా తే విశ్వం విశ్వమను అనువృత్రహత్యే వృత్రహత్య ఇది వృత్రాహత్యే అనుక్షత్రం క్షత్రమను అనుసహ తహో యజత్ర యజత్రేంద్ర ఇంద్రదేవేభిః దేవేభిరను అనుతే ఏ నృషస్యే నృషస్యైతి నృషస్యే ఆయస్మిన్ యస్మిన్ సర్త సర్తవాసవా వాసవాస్తిష్టంది తిష్టంది స్వారుహ స్వారుహో యథా స్వారుహ ఇది స్వారుహ యథేతి యథా ఋషిర అదీర్ఘశ్రుత్తమ దీర్ఘశ్రుత్తమ ఇంద్రస్య దీర్ఘశ్రుత్తమైతి దీర్ఘశ్రుతమ ఇంద్రస్ ధర్మ ధర్మో అతిథి అతిథిరిత్యతిథి ఆమాసు పక్వం పక్వమైరయ ఐరయ ఆసూర్యం సూర్యగుం రోహయ రోహయో దివి దివీతి దివి ధర్మన్న సామన్ సామంతపద తపదా సువృత్తిభిః సువృత్తిభిర్జుష్టం సువృత్తిభిరితి సువృత్తిభిః జుష్టం నిర్వణసే నిర్వణసే గిరః గిరైతి గిరః ఇంద్రమిత ఇద్గాథినః రాసినో బృహద్ బృహదింద్రం ఇంద్రమర్కేభిః అర్కేభిరర్కిణః అర్కిణైత్యర్కిణః ఇంద్రం వాణీః వాణీరనూషత అనూషతేత్యనూషత గాయంతి గాయత్రిణః గాయత్రిణోర్చంతి అర్చంత్యర్కం అర్కమర్చిణః అర్చిణైత్యర్చిణః బ్రహ్మాణస్వా వా శతక్రతో శతక్రతౌత్ శతక్రతమితి శతక్రతో ఉద్వగుంసం రఘుంసమివ ఇవ ఏమిరేమిర ఇది ఏమిరే అగుంహోముషే ప్రగుంహోముషైత్యగుంహాముషే ప్రభరేమ భరేమా మనీషా మనీషామోషిష్టదావున్నే ఓషిష్టదావున్నే సుమతి ఓషిష్టదావున్నైత్యోషిష్టదావున్నే సుమతి గృణానా సుమతిమితి సోమతి గృణానాకి గృణానా ఇదమింద్ర ఇంద్ర ప్రతి ప్రతి హవ్యం హవ్యం గృభాయ గృభాయ సత్యా సత్యాసంతు సంతు యజమానస్ యజమానస్ కామా కామాని కామా వివేషయత్ ఇన్మా మాధిషణా ధిషణా జజాన జజానస్తవై సవై పురా పురా పార్యాత్ పార్యాదింద్రం ఇంద్రమన్న అన్న ఇత్యన్న బ్రహ్మసో యత్ర పీపరత్ పీపరద్విధా యథాన నో నావా నావేవ ఇవయాంతం యాంతముభయే ఉభయే హవందే హవంత ఇది హవందే ప్రసమ్రాజం సమ్రాజం ప్రథమం సమ్రాజమితి సమ్రాజం ప్రథమమధ్వరాణా అధ్వరాణమగుంహోముషం అగుంహోముషం వృషభం అగుంహోముషమిత్యగుంహాముషం వృషభం యజ్ఞయానా యజ్ఞయానామితి యజ్ఞయానా అపాన్నపాతం నపాతమశ్వినా అశ్వినా హయంతం అయంతమస్మిన్ అస్మిన్నర నర ఇంద్రియం ఇంద్రియం ధత్తం దత్తమోజ ఓజైత్యోజ వినః నరింద్ర ఇంద్రమృధ మృధోజి జి నీచా నీచాయచ్చ యచ్చ ప్రతన్యత ప్రతన్యత ఇది ప్రతన్యత అధస్పదంతం అధస్పదమిత్యథః పదం కమీ ఈంద్రుభి ఋధియ యో అసాన్ అస్మాగుమ్మభిదాసతి అభిదాసతీత్యభిదాసతి ఇంద్రక్షత్రం క్షత్రమభి అభిభామం పామమోజ ఓజోజాయథా అజాయథా వృషభ వృషభజర్షణీనా జర్షణీనామితి జర్షణీనా అపానుద అనుదోజనం జనమమిత్రయంతం అమిత్రయంతమురం అమిత్రయంతమిత్రమిత్రాయంతం ఉరుం దేవేభ్య దేవేభ్యో అకృణో అకృణోరు లోకం లోకమితి లోకం మృగో నీమ భీమ కుచర కుచరో గిరిష్టా గిరిష్టా పరావత గిరిష్టా గిరిష్టా పరావత ఆ పరావత ఇది పరావత ఆ జగామ జగామా పరస్యా పరస్యా పరస్యా సృగం సగుంసాయ సగుంసాయ పవిం సగుంసాయేతి సంసాయ పవీంద్ర ఇంద్రదిగ్మం దిగ్మం వి శత్రూణ శత్రువంతాఢి ఆఢివి నిమృధ రుధో నుదస్వ నుదస్వేతి నుదస్వ వి శత్రూణ శత్రూణి నిమృధ రుధో నుద నుదవి వివృత్రస్య వృత్రస్య హనో హనూరుజ హనో ఇది హనో రుజేది రుజ త్రిమన్యం మన్యమింద్ర ఇంద్రభావిత భావితో మిత్రస్య అమిత్రస్యాభిదాసద అభిదాసద ఇత్యభిదాసద ప్రాతారమింద్రం ఇంద్రమవితారం అవితారమింద్రం ఇంద్రకం హవే హవే హవే హవే సుహవం హవే హవైతి హవే హవే సుహవకం శూరం సుహవమితి సుహవం శూరమింద్రం ఇంద్రమిదీంద్రం హువేను శక్రం శక్రం పురుహూతం పురుహూతమింద్రం పురుహూతమితి పురుహూతం ఇంద్రగస్వస్తి స్వస్తిన నో మఘవా మఘవా ధాతు మఘవేది మఘవా ధాత్ంద్ర ఇంద్ర ఇంద్ర మాతే తే అస్యాగం సహసావన్ సహసావన్ పరిష్టౌ సహసావన్యతి సహసావన్ పరిష్టావఘాయ అఘాయ భూమ భూమ హరివ హరివ పరాదై హరివైతి హరివ పరాదాది పరాదై ప్రాయస్వన నో వృకేభి అవృగేభిర్వరుథై పరుథైస్తవ తవ ప్రియాస ప్రియాస సూరిషు సూరిషు శ్యామ శ్యామేది శ్యామ అనవస్తే తేరసం రథమశ్వాయ అశ్వాయ రక్షన్ రక్షం పష్టా పష్టా వజ్రం వజ్రం పురుహూత పురుహూత ద్యుమంతం పురుహూతేతి పురుహూత ద్యుమంతమితి ద్యోమంతం బ్రహ్మాణ ఇంద్రం ఇంద్రం మహయంత మహయంతో అర్కై అర్కైరవర్ధయన్ అవర్ధయన్ అహయే అహయే హంత వై అంతవాహు పృష్ణేయత్ తే వృషణ వృషణో అర్కం అర్కమచ్చాన్ అర్చానింద్ర ఇంద్రగ్రావాణ రావాణో అదిరి అదిరి సజోషా సజోషా ఇది సా జోషా అనశ్వాసో యే పవయ అవయోరథా రథా ఇంద్రేషితా ఇంద్రేషితా అభ్యవర్తంత ఇంద్రేషితా ఇది ఇంద్ర ఇషితా అభ్యవర్తంత దస్యోన్ అభ్యవర్తంతేత్యభి అవర్తంత దస్యోనిది దస్యోన్ ఓ ప్రథమకాండే షష్ఠః ప్రశ్నః సమాప్తః ఓ